ఒక్కసారి ఇది వీడ్కోలు, కన్నీటితో మా చేవరాలు, అడవి చెట్లను పావురాళ్లను కలలోనైనా కనగలమా? ఆశలు సమాధి చేస్తూ, బంధాలను పలి చేస్తూ, ప్రాణాలే విడిచి సాగే పయనం ఇది. కడసారిది వీడ్కోలు, కన్నీటితో మాచే వ్రాలు, అడవి చెట్లను పావురాళ్లను కలలోనైనా కనగలమా? ఆశలు సమాధి చేస్తూ, బంధాలను బలి చేస్తూ, ప్రాణాలే విడిచి సాగే పయనం ఇది. పల్లె సీమని విడతరమా తరమా, తల్లి నేలని పల్లె సీమని విడతరమా తరమా, ఉన్న ఊరిలో ఉన్న సౌఖ్యము స్వర్గమివ్వగలదా కలదా? జననానికి ఇది మా దేశం, మరణానికి మరి ఏ దేశం? జననానికి ఇది మా దేశం, మరణానికి మరి ఏ దేశం? కదిలే సారిది వీడ్కోలు, కన్నీటితో మాచే వ్రాలు, అడవి చెట్లను పావురాళ్లను కలలోనైనా కనగలమా? ఆశలు సమాధి చేస్తూ, బంధాలను బలి చేస్తూ, ప్రాణాలే విడిచి సాగే పయనం ఇది. పాపల ఏడ్పుల పాలై పోతే, ఉదయ సూర్యుడే విలయ ధూమపు తెరలో దాగి, పూలడోల నిన్నటి నిదర ముళ్ళు కదా ఇప్పటి నడక, ఉసురే మిగిలుంటే మరలా సుకుమేం పోతున్నా. కడసారిది వీడ్కోలు, కన్నీటితో మాచే వ్రాలు, అడవి చెట్లను పావురాళ్లను కలలోనైనా కన సమాధి చేస్తూ.